विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం. ఒరుతి మగనాయ్ పిరందు ఒరుతి మగనాయ్ పిరందు ఒరుతి మగనాయ్ పిరందు ఓరిరవి ఒరుతి మగనాయ్ ఒళిత్తు పాసురం యొక్క తాత్పర్యం. భగవంతుడే తనకు కుమారుడుగా జన్మింపవల్లని, శంఖచక్ర గదాధరుడగు భగవంతుని కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడువై జన్మించి కృష్ణలీలను సంపూర్ణంగా అనుభవించి భగవంతుణ్ణి కట్టి కొట్టి వశము చేసుకునిన అద్వితీయ వైభవశాలినియగు యశోదకు కుమారుడివై పెరిగినవాడా, పెరుగుచున్న నిన్ను చంపవల్లను దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థమునర్చి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపతలబెట్టిన వాణ్ణి నీవే చంపి ఆశ్రితులను కాపాడినవాడా, నిన్నే కోరి వచ్చితిమి, పరా అను వాద్యమును ఇమ్ము. లక్ష్మీదేవియే నిన్ను పొందవలనని కోరినది. అటి నీ ఐశ్వర్యమును వీర చరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందించుచున్నాము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.